ఏదేదో కలిగంటోంది ఈ మాత్రం, తెలీదంటోంది ఈ మంత్రం, ఇలా చేసింది ఏదో హాయిలే, ఇది ఏదో మాయలే, డౌటే లేదులే, ఇది కన్ఫర్మ్ నప్పులే. మనసంతా మరోలా ఉంది తన మాటే తనే విననంది, మనసంతా ఇది కన్ఫర్మ్ లవ్ లే.